पापा लाली जन्म के लाली प्रेम के लाली पाड़ना तियगाओ पापा लाली जन्म के लाली प्रेम के लाली पाड़ना ओ पापा लाली गालिने तोरना जालिया सौवड़े संदगा डालनी कोरना गुंडे ने कोरिका कललारनी पसी पापा तलवाल्चिन ओडिलो తడి నీడలు పడనీకే ఈ దేవత గుడిలో చిరు చేపల కను పాపలకిది నా మనవి ఓ పాపాలాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగావు पापा लाली పాటే వినిపించని గదిలో చలి అంటకు సిరి వెన్నెలకిది నా మనవి ఓ పాపాలి జన్మకేలాలి ప్రేమకేలాలి పాడనా తీయగా ఓ పాపాలి జన్మకి లాలి ప్రేమకి లాలి పాడనా.